ఆటల సరదాలో పుస్తకం 6వ భాగం. అగ్గిపెట్టెలతో టిప్పర్ లారీ, మట్టి, కంకర, బొగ్గు మొదలైన వాటిని టిప్పర్ లారీలు రవాణా చేస్తూ ఉండటాన్ని మీరు చూసి ఉంటారు. అగ్గిపెట్టెలతో ఒక టిప్పర్ లారీని తయారు చేద్దాం. ఒక అగ్గిపెట్టెను తీసుకొని దానిపై లోపలి పెట్టెలను వేరువేరుగా తీసుకోండి. పై పెట్టెను కత్తిరించి దానిని లోపల పెట్టెలో అమర్చండి. కత్తిరించిన పై పెట్టె డ్రైవర్ క్యాబిన్ అవుతుంది. క్యాబిన్లో ఒక రంధ్రం చేయండి. లోపలి పెట్టె మీద మరో పై పెట్టెను తొడగండి. దీనితో లారీ బాడీ తయారవుతుంది. మరొక లోపలి పెట్టెను తీసుకోండి. దాని నాలుకను మడచి బాడీగా ఉన్న పై పెట్టె లోపల అతికించండి. ఈ లోపెట్టె సరుకులు నింపే ట్రైలర్ అవుతుంది. చౌక ప్లాస్టిక్ బటన్లు, సూది, రీఫిల్ని ఉపయోగించి 2 జతల చక్రాలను తయారు చేయండి. ఒక రబ్బరును బ్లేడుతో 4 ముక్కలు చేయండి. రీఫిల్ మందానికి సమానమయ్యే విధంగా రబ్బర్ ముక్కల 2 జతలను బాడీ కింద పంచర్ సొల్యూషన్తో అతికించండి. చక్రాలను రబ్బరు ముక్కల మధ్య అమర్చండి. క్యాబిన్ రంధ్రంలో ఒక అగ్గిపుల్ల లీవర్ను దూర్చండి. అగ్గిపుల్ల లీవర్ను క్యాబిన్ నుంచి నొక్కండి. ట్రైలర్ను లీవర్ పైకెత్తుతుంది. కంకర కిందకు జారుతుంది. టిప్పర్ను కొంచెంగా కదిలించి చూడండి. అగ్గిపెట్టెల టిప్పర్ లారీ ఎలా పరిగెడుతుందో గమనించండి. టిప్పర్ ట్రైలర్. అగ్గిపెట్టె లోపలి ఖాళీ పెట్టె కింద భాగంలో టిప్పర్ లాగానే 2 జతల చక్రాలను అమర్చండి. ఈ విధంగా తెరచిన వ్యాగన్ పెట్టెలను తయారు చేయండి. ఇప్పుడు టిప్పర్ లారీ వెనక 2-3 వ్యాగన్లను కలిపి ఒక పొడవైన ట్రైలర్ను తయారు చేయండి. బ్యాటరీ ఇంజను. 2 పాత టార్చ్ లైట్ బ్యాటరీలు, ఒక పెన్సిల్ బ్యాటరీ తీసుకోండి. బ్యాటరీల పొడవునకు సమానంగా పాత సైకిల్ ట్యూబ్ ముక్కలను 2 కత్తిరించుకోండి. ఈ నల్లటి ట్యూబ్ ముక్కలను 2 బ్యాటరీలపైన తొడగండి. రబ్బరు చెప్పుల అడుగు భాగం నుంచి 1 అంగుళం భుజం గల చతురస్రపు ముక్కను ఒకదానిని కత్తిరించండి. పెన్సిల్ బ్యాటరీ అమరేలాగా ఆ ముక్కను పెద్ద బ్యాటరీ ట్యూబ్ పైన పంచర్ సొల్యూషన్తో అతికించండి. పెద్ద బ్యాటరీ బాయిలరు, చిన్న బ్యాటరీ చిమ్నీ అవుతాయి. రబ్బరు చెప్పుల అడుగు భాగం నుంచి 2x5 అంగుళాల కొలతతో 1 ముక్క కత్తిరించండి. అందులో 2 రంధ్రాలు చేసి బాయిలర్, చిమ్నీ బ్యాటరీలను బిగించండి. 2వ బ్యాటరీకి దాని ట్యూబుకు మధ్య 2 చీపురు పుల్లలను దూర్చండి. ఈ పుల్లలపై కొసల మీద రబ్బరు ముక్కను గొడుగులాగా అమర్చండి. రబ్బరు ముక్క కింద భాగంలో గుండీలు, సూది, రీఫిళ్లతో తయారైన 2 జతల చక్రాలను అమర్చండి. ఇదే విధంగా 1 బ్యాటరీతో ట్యాంకర్ వ్యాగన్ను తయారు చేయండి. ఈ ట్యాంకర్ వ్యాగన్ను బ్యాటరీ ఇంజిన్ వెనుక జతపరిచి 1 రైలును రూపొందించండి. రబ్బరు ట్రక్కు. చెప్పుల రబ్బరు అడుగు భాగం నుంచి 20x30 సెంటీమీటర్ల ముక్కను ఒక దానిని కత్తిరించి తీసుకోండి. ట్రక్కు, అందులో ఇమిడేటువంటి బండ్లు, ఇంజను, కారు, జీపు, వ్యాను మొదలైన వాటిని రబ్బర్ సోల్ మీద బాల్ పెన్నుతో చిత్రించండి. 1 పదునైన కత్తితో రబ్బర్ సోల్ పైనున్న అన్ని బండ్లను కత్తితో కోయండి. చెప్పులు కుట్టేవని మేకుతో బండ్ల కింది భాగంలో 2 రంధ్రాలు చేయండి. ఇప్పుడు గుండీలతోనూ గుండు సూదితోనూ చక్రాలు తయారు చేయండి. చక్రాల మధ్య రీఫిల్కి బదులుగా సైకిల్ పంపులోని ప్లాస్టిక్ గొట్టాన్ని నుంచి కత్తిరించిన 1.5 సెంటీమీటర్ల పొడవైన ముక్కను అమర్చండి. ఈ ముక్క బుష్ లేక బేరింగ్గా పనిచేస్తుంది. గొట్టపు ముక్క రబ్బర్ బళ్ళలోని రంధ్రాలలో ఇముడుతుంది. చక్రాలను అవసరమైనప్పుడు అమర్చవచ్చు, అవసరం లేదనుకుంటే తీసివేయవచ్చు. చిన్న బళ్లను పెద్ద ట్రక్కు నుంచి పలుమార్లు తీసివేస్తూ అమర్చుతూ ఉండండి. బళ్లతో చక్రాలను అమర్చి వాటిని నడపండి. అన్ని బళ్లను జతపరిచి 1 రైలును రూపొందించండి.